గలమెత్తి నువ్వు పాడుతుంటే నీ పాటకు పైరు నాట్యమాడే. గలమెత్తి నువ్వు పాడుతుంటే నీ పాటకు పైరు నాట్యమాడే. అరే ఊరి బయటుంది మూడల మర్రి పాయే నా మల్లి, ఉయ్యాల మనము ఉగల ఇయ్యాల రాయే బయలల్లి. ఏనా